ఎవడంట ఎవడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవరు కానంది ఎక్కడా వినంది, శూనియారాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. శివునియానా ఎన్నేమో గంగధరికి లింగమే కదిలొస్తా.